పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 3వ భాగం. భూమి మీద కదులుతున్నప్పుడు మాత్రం రాకెట్ మీద భూమి ఆకర్షణ శక్తి ప్రభావం ఉంటుంది. కాబట్టి రాకెట్ను ముందుకు పంపించడానికి ఇంధనం అవసరమవుతుంది. గురుత్వాకర్షణ ఇంకా వాతావరణం రాబడి లేకుంటే విసిరిన క్రికెట్ బంతి ముందుకు పోతూనే ఉండాలి. కానీ ఈ 2 బలాల కారణంగా కొంత దూరం తర్వాత బంతి భూమి మీద పడుతుంది. రాకెట్ మీద అమర్చిన అపోలో నౌకను సెకనుకు 7 మైళ్ళ వేగంతో వెళ్ళేటంత తోపిడికి గురి చేస్తారు. రాకెట్ను భూవాతావరణం నుంచి బయటకు పంపడానికి అదే సమయంలో అంతరిక్ష నౌకకు ఆ వేగం కలిగించటానికి మొదట్లోనే ఇంధనం సాయపడుతుంది. వేగం అందుకున్న అంతరిక్ష నౌక భూవాతావరణం నుంచి బయటపడుతుంది. ఆ తరువాత అది అడ్డు లేకుండా కదులుతూనే ఉంటుంది. భూమి ఆకర్షణ నుంచి తప్పించుకుని కదులుతున్న నౌకను చంద్రగోళం తన వైపు లాగుతుంది. భూమికి లాగానే అంతరిక్షంలోని అన్ని వస్తువులకు ఆకర్షణ శక్తి ఉంది. మరి అంటే ఆ ఆకర్షణకు గురైన నౌక చంద్రుని మీదకు వెళ్ళి కొట్టుకునే రకంగా ముందుకు కదులుతూ ఉంటుంది. నౌకలోని చిన్న రాకెట్లను వాడి దాని దిశను మారుస్తారు. మిగిలిన కొంచెం ఇంధనాన్ని వాడి నౌక చంద్రుని ఆకర్షణ నుంచి తప్పుకుని తిరుగు ప్రయాణం మొదలుపెడుతుంది. భూమి కన్నా చంద్రగోళం చాలా చిన్నది, కాబట్టి దాని ఆకర్షణ శక్తి తక్కువ. అంటే భూమి వాతావరణం నుంచి తప్పించుకోవడానికి వాడినంత ఇంధనం అక్కడ అవసరం పడదు. ఈ ప్రశ్నలో మనం వస్తువుల కదలికకు సంబంధించిన భౌతిక సూత్రాలను అర్థం చేసుకుందాం. ఒక పని జరిగితే దానికి వ్యతిరేక దిశలో అంతే శక్తితో మరొక పని జరుగుతుందని తెలుసుకుందాం. రాకెట్ల కదలికకు ఈ పద్ధతి ఆధారం. తరువాతి అంశం, కారు ప్రమాదంలో బెల్ట్ ఎయిర్ బ్యాగ్ ఉపయోగం ఏమిటి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు కదులుతున్న బస్సులో నుంచి దిగటానికి చేసే ప్రయత్నం గురించి కూడా చెబితే బాగుంటుంది. ఈ విషయం అందరికీ అనుభవంలో లేకపోవచ్చు, కానీ ఉన్నవాళ్ళకు మాత్రం ఫిజిక్స్ బాగా అర్థమవుతుంది. బస్సు వేగంగా కదులుతూ ఉంటుంది. దాని వేగం కొంత తగ్గుతూ ఉండగానే, అంటే బస్సు ఆగకముందే కొంతమంది దిగడానికి ప్రయత్నం చేస్తారు. చాలామంది దిగి తమ దారిన తాము పోతారు కూడా. కొంతమంది మాత్రం అనుభవం లేక బోర్లా పడతారు. ఇందులో ఫిజిక్స్ ఉందని చెప్తే ముక్కున వేలు వేసుకుంటారు. ఇనర్షియా లేదా జడత్వం అనే పద్ధతి ప్రకారం కదులుతున్న వస్తువు మరేదో అడ్డు వచ్చేదాకా కదులుతూనే ఉంటుంది. బస్సు కదులుతూ ఉంటుంది, దానిని బ్రేక్లు వాడి వేగం తగ్గిస్తే ఆగుతుంది. అప్పుడు బస్సులో నుంచి దిగితే ఏ సమస్య ఉండదు. బస్సు కదులుతున్నప్పుడు అది ఇనర్షియా ప్రభావానికి గురై ఉంటుంది. బస్సులో ఉన్న మనుషులు కూడా అదే రకం ఇనర్షియాతో ముందుకు కదులుతూ ఉంటారు. కదిలే బస్సులో నుంచి కిందకు దూకిన వారు అక్కడే ఆగకుండా బస్సుతో పాటు కొంత దూరం పరిగెత్తాలి. ఈలోగా ఇనర్షియా తగ్గించుకోవాలి. అప్పుడు ఏ ప్రమాదమూ లేకుండా ఇష్టం వచ్చిన వైపు వెళ్ళిపోవచ్చు. ఫిజిక్స్ అని తెలియకుండానే అందరూ ఈ పద్ధతిని అనుభవం కొద్దీ వాడుకుంటారు. కొంతమంది బస్సు వెళ్ళే దిక్కు కాక వెనుకకు మళ్ళీ దిగుతారు. ఇనర్షియా కారణంగా శరీరం మాత్రం బస్సు వెళ్ళే వైపుకి కదులుతుంది, కాబట్టి వారు వెళ్ళకిలా పడతారు. బస్సు వెళ్ళే వైపుకే దిగినా సరే బస్సు వెళ్ళే దారిలో కదలకుండా ఉంటే ఇనర్షియా కారణంగా శరీరం ముందుకు కదిలి బోర్లా పడతారు. అందుకే కదిలే బస్సులోంచి దిగేవారు దిగటంతోనే కొంత దూరం పరిగెత్తవలసి ఉంటుంది.